67 మాయమాయ కార్యము ముక్తి. వశిష్ఠుడు, సమస్త శక్తి ఖచితం బ్రహ్మ సర్వేశ్వరం సదా. ఏవ సత్యా స్ఫురతి ప్రాప్తాం తామేవ పశ్యతి. ఊడొట్ప్రడొట్స 67 స్లో.2. పరబ్రహ్మలో ఒక శక్తి ఉంది. ఆ శక్తికి బ్రహ్మకు నిజానికి భేదం లేదు, కాని ఆయన భేదాన్ని కల్పించుకుంటాడు. ఆ శక్తి వల్ల బ్రహ్మలో సమస్త శక్తులు ఏర్పడతాయి. ఆయన సర్వేశ్వరుడు అవుతాడు. ఆ శక్తి పేరు మాయ. ఆ శక్తి వల్లనే బ్రహ్మ తనలో తాను భేదాలను కల్పించుకుంటాడు. ఒక వేషంలో జీవుడిగా కనిపిస్తాడు, మరో వేషంలో ఈశ్వరుడిగా ఉంటాడు. ఇలా బ్రహ్మ రెండు కావటమే ప్రపంచం యొక్క ఉత్పత్తికి కారణం. తరువాత ఆ జీవుడు పూర్వ సంకల్పాలతోనూ పూర్వ వాసనలతోనూ ప్రభావితుడై జనన మరణచక్రంలో పడతాడు. జీవుడికి పరమాత్మకు ఉన్న సంబంధం ఇదే. రాముడు, గురుదేవ, జీవుల యొక్క కర్మలు, సంస్కారాలు అనేవే ప్రపంచ ప్రవృత్తికి కారణమంటున్నారు కదా. కర్మంటే ఏమిటి? దైవమంటే ఏమిటి? కారణమంటే ఏమిటి? వశిష్ఠుడు, కా రామ, మాయలో మూడు గుణాలుంటాయి. వాటిలో రజోగుణ ప్రధానమైన మాయతో చైతన్యం కలిసి ఉంటే అప్పుడా చైతన్యానికి స్పందించే స్వభావం ఏర్పడుతుంది. చైతన్యం చిత్తాకారాన్ని పొందితే దాన్ని స్పందం అంటారు. చైతన్యం దృశ్యాకారాన్ని పొందితే దాన్ని అస్పందం అంటారు. ఖ స్పందం వల్ల చైతన్యం సృష్టివైపు నడుస్తుంది, అస్పందం వల్ల ప్రళయం వైపు నడుస్తుంది. చైతన్య స్పందమే సృష్టివైపు నడుస్తోంది గనుక సృష్టికి మూలమైన దైవము, కర్మ, కారణము మూడు అదే. గా చైతన్యం ప్రాణమై ప్రాణస్పందం కలిగితే దాన్ని కారణము అంటారు. ఘా చైతన్యం శరీరేంద్రియాది రూపాన్ని పొంది అక్కడ స్పందం ఏర్పడితే దాన్ని కర్మ అంటారు. జ ఆ కర్మ ఫలాన్ని ఇవ్వడానికి సిద్ధమైతే దైవం అంటారు. శ కనుక రామ, దైవ కర్మ కారణ రూపాలలో చిత్స్పందమే అంతటికీ కారణమవుతోంది. శ ఈ చిత్స్పందం వల్లే జీవులు వివిధ జన్మలెత్తుతున్నారు. ఆ పరంపరలోనే ఒక్కొక్కసారి శాస్త్రీయమైన ప్రవృత్తిలోకి వచ్చి ముక్తికి దగ్గరవుతున్నారు. వాళ్లల్లో కొందరు క్రమంగా కొన్ని జన్మల్లో ముక్తిని అందుకుంటున్నారు. జ చైతన్యం ఏ ఉపాధిలో ఉంటుందో ఆ ఉపాధి లాగానే అది కనిపిస్తూ ఉంటుంది కనుక భేదం ఉపాధులదేగాని చైతన్యానిది కాదు. జ లేని భేదం కనిపించటానికి కారణం నువ్వు నేను అనే భేదకల్పన. దానికి కారణం ఆత్మస్వరూపం తెలియకపోవటం. దానికి కారణం భోగాలమీది కోరిక. దానికి కారణం వాసన. ఈ రామ, ఈ విషయాన్ని రాబోయే లవణోపాఖ్యానంలో ఇంకా వివరిస్తాను. తా ఇక రామ, మాయావిలాసం ఎలా ఉంటుందో విను. 1. చైతన్యమే మాయలో ప్రతిబింబించి ఆ చిదాభాసం వల్ల జీవుడవుతాడు. 2. ఆ చైతన్యమే సంకల్పంలో ప్రవేశించి మనస్సవుతుంది. 3. నిశ్చయాత్మక వృత్తిలోకి ప్రవేశించి బుద్ధి అవుతుంది. 97. 4. స్మరణాత్మక వృత్తిలోకి ప్రవేశించి చిత్తమవుతుంది. 5. అభిమానాత్మక వృత్తిలోకి ప్రవేశించి అహంకారం అవుతుంది. ఇక జగత్కల్పన ఎలా ఉంటుందో చూడు. 1. ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచం కనిపిస్తే అది జాగ్రత్. 2. లోపల అహంకారం ఉండి ఇంద్రియాలతో పని లేకుండానే ప్రపంచం కనిపిస్తే అది స్వప్నం. 3. వాసన మాత్రమే హృదయంలో మిగిలి ఉంటే అది సుషుప్తి. 4. టీ స్థితి కూడా దాటిపోతే అది తురియం. 5. ఆ తరువాత జీవుడు బ్రహ్మలో ఐక్యాన్ని పొందితే అది తురియాతీతం. డా రామ, నిర్వచనాలడిగావు గనుక అనేక నిర్వచనాలు చెప్పాను. ఈ సందర్భంలోనే మరో మాట విను. ఇంతకు పరమేశ్వరుడే అసంగుడు కదా. ఆయన జగత్తుకి కారణం అవునా కాదా అని కొందరు గందరగోళపడుతూ ఉంటారు. ఒక చెట్టు పెరగడానికి ఆకాశం ఎంత కారణమో ఈ ప్రపంచం పుట్టటానికి బ్రహ్మ కూడా అంతే కారణం. చెట్టు పెరగడాన్ని అడ్డగించకుండా ఉండటం వల్ల చెట్టుకి ఆకాశం కూడా కారణమే అవుతోంది. అలాగే మాయ వల్ల జరిగే జగత్ సృష్టిని ఆపకుండా ఉండటం వల్ల బ్రహ్మ జగత్ కారణం అవుతోంది. అద్దంలో ప్రతిబింబం ఎటువంటిదో బ్రహ్మలో ఈ జగత్తు అటువంటిదే. కాని తేడా ఏమిటంటే గింజలోంచి చెట్టు వచ్చినట్టుగా క్రమంగా వికసిస్తుంది. రాముడు, గురుదేవ, అంతా బాగానే ఉంది కానీ ఏదో కారణం చేత చైతన్యంలో స్పందం కలిగి ఈ ప్రపంచం వచ్చినా మళ్లీ ప్రళయంలో అన్ని స్పందాలు పోయి చైతన్యం నిశ్చలంగా ఉంటుంది గదా. ఆ ఉన్నది అల్లా ఉండిపోక మళ్లీ సృష్టి ఎందుకు చేసింది? వశిష్ఠుడు, రామ, ఈ కారణాన్వేషణకు అర్థం లేదని పూర్వమే చెప్పాను. ప్రళయంలో ఆ చైతన్యం ప్రశాంతంగా స్వస్థంగా ఉండదు, ఉన్నట్టు కనిపిస్తుంది. దానిలో జీవవాసనలన్నీ అణిగి ఉంటాయి. అందువల్ల అది మళ్లీ ప్రపంచంగా ఉద్బుద్ధమవుతుంది, మొలకెత్తుతుంది. అది దాని స్వభావం. వేసవికాలంలో ఎండిపోయిన బీడు వర్షాకాలంలో చినుకు పడేసరికి మొలకెత్తుతుంది. అలాగే చైతన్యము, రాముడు, గురుదేవ, చాలా ఆశ్చర్యంగా ఉంది, సంతోషంగా ఉంది. కాని యథాసౌ యాతి వైపుల్యం యథాభవతి చాత్మభూహ యథా స్వభావ సిద్ధార్థాత్ తథా కథయమే ప్రభో ఉరుట్ప్రడొట్స 67 శ్లో 39. ఒకే చైతన్యం సమష్టిగా వ్యష్టిగా ఎలా అయింది? ఎలా అయిందో ఆ వివరాలన్నీ చెప్పండి. వశిష్ఠుడు, రామ, ఆ సృష్టిక్రమమంతా నీకు పూర్వమే చెప్పాను. అదంతా చైతన్యం మీద చేసిన ఆరోపణల పరంపర మాత్రమే అని కూడా పూర్వం చెప్పాను. రాముడు, గురుదేవ, నిజమే చెప్పారు. కాని ఇదంతా కల్పనే అయినప్పుడు, బ్రహ్మకు అజ్ఞాన స్పర్శే లేనప్పుడు, జీవుడు బ్రహ్మ ఒకడే అయినప్పుడు ఇంకా మోక్షం కోసం ప్రయత్నమేమిటి? ఆత్మ విచారమేమిటి? అదే నాకు అర్థం కావటం లేదు. వశిష్ఠుడు, రామ, సిద్ధాంతం దాకా వచ్చాక నువ్వు ఈ మాట అంటే బాగుండేది. వసంతంలో పూయవలసిన పూలు హేమంతంలోనే పూసేస్తే చూసేవాళ్లకి భయంగా ఉంటుంది. పరమార్థంలో నువ్వు చెప్పింది సత్యమే. కాని నువ్వు ఇంకా వ్యవహారదశలోనే ఉన్నావు. ఈ దశలో నీకు ప్రపంచం ఉంది కనుక అజ్ఞానం ఉంది, కనుక బంధం ఉంది, కనుక ఆత్మ విచారణ చెయ్యాలి. ఆయసర్ 98. ముక్తి పొందాలి. ఈ దశలో ఇదే సత్యం. తత్వదృష్టిలో హిరణ్యగర్భుడు జీవుడే, పురుగు జీవుడే. వ్యవహార దశలో ఇద్దరికీ ఎంత తేడా ఉంది? కనుక ఈ రెండు దృష్టులను కలగా పులగం చెయ్యరాదు. ఈ విషయంలో నీకు సూచికోపాఖ్యానము అనే కథ చెబుతా విను.